గోపాల బాలకృష్ణ నందలాల గోపికాలోల కృష్ణ నందలాల గోపాల బాలకృష్ణ నందలాల గోపికాలోల కృష్ణ నందలాల గోవర్ధనోతార నందలాల గోపాహృదయ విహార నందలాల గోపాల బాలకృష్ణ నందలాల గోపికాలోల కృష్ణ నందలాల పాద కమలం శ్రీనందలాల మా పాలి శరణం శ్రీనందలాల నీ పాద కమలం శ్రీనందలాల మా పాలి శరణం శ్రీనందలాల బృందావన బాల శ్రీనందలాల మందార పూజిత శ్రీనందలాల గోపాల బాలకృష్ణ నందలాల గోపికాలోల కృష్ణ నందలాల నందలాల నందలాల నందలాల నందలాల నందలాల నందలాల నందలాల నందలాల వేణుగానలోల శ్రీనందబాల ఫణి క్రీడలీల మానందబాల వేణుగానలోల శ్రీనందబాల ఫణి క్రీడలీల మానందబాల సోకిన శ్రీనందబాల మా పాపం పవన శ్రీనందబాల గోపాల బాలకృష్ణ నందలాల గోపికాలోల కృష్ణ నందలాల కరద్వయం నందలాల మా పాలి వరద భయం నందలాల కృష్ణాని కరద్వయం నందలాల మా పాలి వరద భయం నందలాల కన్నాని కౌస్తుభం నందలాల మా పాలి జ్ఞానదీపం నందలాల గోపాల బాలకృష్ణ నందలాల గోపికాలోల కృష్ణ నందలాల సిరిమువ్వల పాదం నందలాల రివ్వు రివ్వు నా మా భాగ్యం నందలాల సిరి సిరిమువ్వల పాదం నందలాల రివ్వు రివ్వు నా మా భాగ్యం నందలాల కృష్ణాని దర్శనము నందలాల మా పాలి మోక్షద్వారం నందలాల గోపాల బాలకృష్ణ నందలాల గోపికాలోల కృష్ణ నందలాల